ఏతమస్మాకమస్మాకమృతమస్మాకం దేవోస్మాకం బ్రహ్మాస్మాకం స్వరస్మాకం యజ్ఞోస్మాకం పశవోస్మాకం ప్రజాస్మాకం వీరాస్మాకం తస్మాదమం నిర్భయామోహుమాహముష్యాయణముష్యా పుత్రమసౌజ సర్గ్యా పాశాన్మామోజి తస్యేదం వర్చస్తేజః ప్రాణమాయుర్నిరేష్టయామీదమేదవసరాంచం పాదయామి జితమస్మాకమద్భిన్నమస్మాకమృతమస్మాకం తేజోస్మాకం బ్రహ్మాస్మాకం స్వరస్మాకం యజ్ఞోస్మాకం వశవోస్మాకం ప్రజాస్మాకం వీరాస్మాకం తస్మాదమం నిర్భయామోహుమాహముష్యాయణముష్యా పుత్రమసౌజ సర్వజాపాజాన్మామోజి తస్యేదం వర్చస్తేజః ప్రాణమాయుర్నివేష్టయామీదమేదమధరాంచం పాదయామి ఇదమస్మాకమద్భిన్నమస్మాకమృతమస్మాకం తేజోస్మాకం బ్రహ్మాస్మాకం స్వరస్మాకం యజ్ఞోస్మాకం వశవోస్మాకం ప్రజాస్మాకం వీరాస్మాకం తస్మాదమం నిర్భయామోహుమాహముష్యాయణముష్యా పుత్రమసౌజః సోభూత్యా పాశాన్మామోజి తస్యేదం వర్చస్తేజః ప్రాణమాయం నివేష్టయామీదమేదమధరాంచం పాదయామి ఇదమస్మాకమద్భిన్నమస్మాకమృతమస్మాకం తేజోస్మాకం బ్రహ్మాస్మాకం స్వరస్మాకం యజ్ఞోస్మాకం పశవోస్మాకం ప్రజాస్మాకం వీరాస్మాకం తస్మాదమం నిర్భయామోహుమాహముష్యాయణముష్యా పుత్రమసౌజః సర్వభూత్యా పాశాన్మామోజి తస్యేదం వర్చస్తేజః ప్రాణమాయుర్నివేష్టయామీదమేదమధరాంచం పాదయామి ఇదమస్మాకమద్భిన్నమస్మాకమృతమస్మాకం తేజోస్మాకం బ్రహ్మాస్మాకం స్వరస్మాకం యజ్ఞోస్మాకం వశవోస్మాకం ప్రజాస్మాకం వీరాస్మాకం తస్మాదమం నిర్భయామోహుమాహముష్యాయణముష్యా పుత్రమసౌజః తపరాభూత్యా పాశాన్మామోజి తస్యేదం వర్చస్తేజః ప్రాణమాయుర్నివేష్టయామీదమేదమధరాంచం పాదయామి ఇదమస్మాకమద్భిన్నమస్మాకమృతమస్మాకం తేజోస్మాకం బ్రహ్మాస్మాకం స్వరస్మాకం యజ్ఞోస్మాకం వశవోస్మాకం ప్రజాస్మాకం వీరాస్మాకం తస్మాదమం నిర్భయామోహుమాహముష్యాయణముష్యా పుత్రమసౌజః తదేవామీనాం పాశాన్మామోజి తస్యేదం వర్చస్తేజః ప్రాణమాయుర్నివేష్టయామీదమేదమధరాంచం పాదయామి ఇదమస్మాకమద్భిన్నమస్మాకమృతమస్మాకం తేజోస్మాకం బ్రహ్మాస్మాకం స్వరస్మాకం యజ్ఞోస్మాకం పశవోస్మాకం ప్రజాస్మాకం వీరాస్మాకం తస్మాదమం నిర్భయామోహుమాహముష్యాయణముష్యా పుత్రమసౌజః స బృహస్పతేః పాశాన్మామోజి తస్యేదం వర్చస్తేజః ప్రాణమాయుర్నివేష్టయామీదమేదమధరాంచం పాదయామి ఇదమస్మాకమద్భిన్నమస్మాకమృతమస్మాకం తేజోస్మాకం బ్రహ్మాస్మాకం స్వరస్మాకం యజ్ఞోస్మాకం వశవోస్మాకం ప్రజాస్మాకం వీరాస్మాకం తస్మాదమం నిర్భయామోహుమాహముష్యాయణముష్యా పుత్రమసౌజః స ప్రజాపతేః పాశాన్మామోజి తస్యేదం వర్చస్తేజః ప్రాణమాయుర్నివేష్టయామీదమేదమధరాంచం పాదయామి ఇదమస్మాకముద్భిన్నమస్మాకమృతమస్మాకం తేజోస్మాకం బ్రహ్మాస్మాకం స్వరస్మాకం యజ్ఞోస్మాకం వశవోస్మాకం ప్రజాస్మాకం వీరా అస్మాకం తస్మాదమున్యర్భజామోమాష్యాయణముష్యాత్రమసౌజ సర్షీణాం పాశాన్మామోతి తస్యేదం వచ్చస్తేజ ప్రాణమాజం నివేష్టయామీదమేనమధరాంచం పాదయామి జితమస్మాకముద్భిన్నమస్మాకమృతమస్మాకం తేజోస్మాకం బ్రహ్మాస్మాకం స్వరస్మాకం యజ్ఞోస్మాకం వశవోస్మాకం ప్రజాస్మాకం వీరాస్మాకం తస్మాదమం నిర్భజామోమామృష్యాయణమృష్యా పుత్రమసౌజః సాక్షేయామావోచి తస్యేదం వచ్చస్తేన ప్రాణమాజం నివేష్టయామీదమేనమధరాంచం పాదయామి ఇదమస్మాకమృతమస్మాకం తేజోస్మాకం బ్రహ్మాస్మాకం స్వరస్మాకం యజ్ఞోస్మాకం పశవోస్మాకం ప్రజాస్మాకం వీరాస్మాకం తస్మాదమున్నర్భజామోమామృష్యాయణమృష్యా పుత్రమసౌజః సోమ్యేరసాం పాశాన్మామోచి తస్యేదం వర్చస్తేజః ప్రాణమాజం నివేష్టయామీదమేనమధరాంచం పాదయామి ఇదమస్మాకమృతమస్మాకమృతమస్మాకం తేజోస్మాకం బ్రహ్మాస్మాకం స్వరస్మాకం యజ్ఞోస్మాకం పశవోస్మాకం ప్రజాస్మాకం వీరాస్మాకం తస్మాదమున్నర్భజామోమామృష్యాయణమృష్యా పుత్రమసౌజః సాంగిరసానాం పాశాన్మామోజి తస్యేదం వచ్చస్తేన ప్రాణమాయుర్నివేష్టయామీదమేనమధరాంచం పాదయామి ఇదమస్మాకమద్భిన్నమస్మాకమృతమస్మాకం తేజోస్మాకం బ్రహ్మాస్మాకం స్వరస్మాకం యజ్ఞోస్మాకం వశవోస్మాకం ప్రజాస్మాకం వీరాస్మాకం తస్మాదమం నిర్భజామోమామృష్యాయణమముష్యా పుత్రమసౌజః స్వసర్వణాం పాశాన్మామోచి తస్యేదం వర్చస్తేన ప్రాణమాజం నివేష్టయామీదమేనమధరాంచం పాదయామి ఇదమస్మాకమద్భిన్నమస్మాకమృతమస్మాకం తేజోస్మాకం బ్రహ్మాస్మాకం స్వరస్మాకం యజ్ఞోస్మాకం పశవోస్మాకం ప్రజాస్మాకం వీరాస్మాకం తస్మాదమం నిర్భజామోమామృష్యాయణమృష్యాః పుత్రమసౌజః సాధర్వణానాం పాశాన్మామోచి తస్యేదం వర్చస్తేన ప్రాణమాజం నివేష్టయామీదమేనమధరాంచం పాదయామి ఇదమస్మాకమద్భిన్నమస్మాకమృతమస్మాకం తేజోస్మాకం బ్రహ్మాస్మాకం స్వరస్మాకం యజ్ఞోస్మాకం పశవోస్మాకం ప్రజాస్మాకం వీరాస్మాకం తస్మాదమం నిర్భజామోమామృష్యాయణమృష్యాః పుత్రమసౌజః సవనస్పతీనాం పాశాన్మామోచి తస్యేదం వర్చస్తేన ప్రాణమాజం నివేష్టయామీదమేనమధరాంచం పాదయామి ఇదమస్మాకమద్భిన్నమస్మాకమృతమస్మాకం తేజోస్మాకం బ్రహ్మాస్మాకం స్వరస్మాకం యజ్ఞోస్మాకం వశవోస్మాకం ప్రజాస్మాకం వీరాస్మాకం తస్మాదమం నిర్భజామోమామృష్యాయణమృష్యాః పుత్రమసౌజః సవానస్పత్యానాం పాశాన్మామోచి తస్యేదం వర్చస్తేన ప్రాణమాజం నివేష్టయామీదమేనమధరాంచం పాదయామి ఇదమస్మాకమగ్నిమస్మాకమృతమస్మాకం తేజోస్మాకం బ్రహ్మాస్మాకం స్వరస్మాకం యజ్ఞోస్మాకం వశవోస్మాకం ప్రజాస్మాకం వీరా అస్మాకం తస్మాదమం వ్యర్భామవాహముష్యాజనమముష్యా పుత్రమసౌర సర్వూనాశాన్మాజే తస్యేదం వర్చస్తేజ ప్రాణవాయుర్నివేత్తయామీదమేనమధరాంశం పాదయామి జితమస్మాకమృతమస్మాకమృతమస్మాకం తేజోస్మాకం బ్రహ్మాస్మాకం స్వరస్మాకం యజ్ఞోస్మాకం వశవోస్మాకం ప్రజాస్మాకం వీరా అస్మాకం తస్మాదమం నిర్భజామోవాహముష్యాయణముష్యా పుత్రమసౌజః సార్థవానాం పాశాన్మామోచి తస్యేదం వర్చస్తేజ ప్రాణవాయుర్నివేష్టయామీదమేనమధరాంశం పాదయామి ఇదమస్మాకమభ్యన్నమస్మాకమృతమస్మాకం తేజోస్మాకం బ్రహ్మాస్మాకం స్వరస్మాకం యజ్ఞోస్మాకం వశవోస్మాకం ప్రజాస్మాకం వీరాస్మాకం తస్మాదమం నిర్భజామోవాహముష్యాయణముష్యా పుత్రమసౌజః సమాధానాం పాశాన్మామోచి తస్యేదం వర్చస్తేజ ప్రాణవాయుర్నివేష్టయామీదమేనమధరాంశం పాదయామి ఇదమస్మాకమభ్యన్నమస్మాకమృతమస్మాకం తేజోస్మాకం బ్రహ్మాస్మాకం స్వరస్మాకం యజ్ఞోస్మాకం వశవోస్మాకం ప్రజాస్మాకం వీరాస్మాకం తస్మాదమం నిర్భజామోవాహముష్యాయణమముష్యా పుత్రమసౌజః సోర్ధమాసానాం పాశాన్మామోచి తస్యేదం వర్చస్తేజః ప్రాణమాయుర్నివేష్టయామీదమేనమధరాంశం పాదయామి ఇదమస్మాకమభ్యన్నమస్మాకమృతమస్మాకం తేజోస్మాకం బ్రహ్మాస్మాకం స్వరస్మాకం యజ్ఞోస్మాకం వశవోస్మాకం ప్రజాస్మాకం వీరాస్మాకం తస్మాదమం నిర్భజామోవాహముష్యాయణముష్యా పుత్రమసౌజః సోహోరాత్రయోః పాశాన్మామోచి తస్యేదం వర్చస్తేజ ప్రాణమాయుర్నివేష్టయామీదమేనమధరాంశం పాదయామి ఇదమస్మాకమభ్యన్నమస్మాకమృతమస్మాకం తేజోస్మాకం బ్రహ్మాస్మాకం స్వరస్మాకం యజ్ఞోస్మాకం వశవోస్మాకం ప్రజాస్మాకం వీరాస్మాకం తస్మాదమం నిర్భజామోవాహముష్యాయణముష్యా పుత్రమసౌజః సోన్మోసంయతః పాశాన్మామోచి తస్యేదం వర్చస్తేజః ప్రాణమాయుర్నివేష్టయామీదమేనమధరాంశం పాదయామి జితమస్మాకమభ్యన్నమస్మాకమృతమస్మాకం తేజోస్మాకం బ్రహ్మాస్మాకం స్వరస్మాకం యజ్ఞోస్మాకం వశవోస్మాకం ప్రజాస్మాకం వీరాస్మాకం తస్మాదమం నిర్భజామోవాహముష్యాయణముష్యా పుత్రమసౌజః సద్యావాహ పృథివ్యోః పాశాన్మామోచి తస్యేదం వర్చస్తేజః ప్రాణవాయుర్నివేష్టయామీదమేనమధరాంశం పాదయామి ఇదమస్మాకమభ్యన్నమస్మాకమృతమస్మాకం తేజోస్మాకం బ్రహ్మాస్మాకం స్వరస్మాకం యజ్ఞోస్మాకం వశవోస్మాకం ప్రజాస్మాకం వీరాస్మాకం తస్మాదమం నిర్భజామోవాహముష్యాయణముష్యా పుత్రమసౌజః సైంద్రాజ్ఞోః పాశాన్మామోచి తస్యేదం వర్చస్తేజః ప్రాణవాయుర్నివేష్టయామీదమేనమధరాంశం పాదయామి జితమస్మాకమభ్యన్నమస్మాకమృతమస్మాకం తేజోస్మాకం బ్రహ్మాస్మాకం స్వరస్మాకం యజ్ఞోస్మాకం వశవోస్మాకం ప్రజాస్మాకం వీరాస్మాకం తస్మాగమం నిర్భ్రజమాహముష్యాయణమముష్యా పుత్రమసౌజ స మిత్రవరుణజోస్పాశాన్మామోజి తస్యేదం వర్చస్తేజ ప్రాణమాయుర్నివేష్టయామీదమేలమధరాంచం పాదయామి ఇదమస్మాకమృతమస్మాకం తేజోస్మాకం బ్రహ్మాస్మాకం స్వరస్మాకం యజ్ఞోస్మాకం పశవోస్మాకం ప్రజా అస్మాకం వీరాస్మాకం తస్మాదమం నిర్భజామవమాముష్యాయణమముష్యా పుత్రమసౌజ సరాజ్యోవరుణశ్చమాశాన్మామోజి తస్యేదం వర్చస్తేజ ప్రాణమాజం నివేష్టయామీదమేలమధరాంచం పాదయామి ఇదమస్మాకమృతమస్మాకం తేజోస్మాకం బ్రహ్మాస్మాకం స్వరస్మాకం యజ్ఞోస్మాకం వసవోస్మాకం ప్రజా అస్మాకం వీరాస్మాకం తస్మాదమం నిర్భజ మమమాముష్యాయణమముష్యా పుత్రమసౌజ స మృత్యోపణీషాత్పాశాన్మామోజి తస్యేదం వర్చస్తేజ ప్రాణమాయం నివేష్టయామీదమేనమధరాంచం పాదయామి ఇదమస్మాకమద్భ్యం నమస్మాకమభ్యష్ఠాం విశ్వాః ప్రతనారాది తదగ్నిరాహతను సోమ ఆహ పూషామాధాత్సుగతస్య లోకే అగన్మస్వాస్వరగన్మ సంసూర్యస్య జ్యోతిషాజన్మ వస్యో భూయాజ వసోమాన్ యజ్ఞో వసో వంశిషే వసోమాన్ భూయాసం వసోమయీషే. ఓం ఇది షోడశం కాండం సమాప్తం. అథ సప్తదశం కాండం. ఓం విశాసయం సహమానం సాసహానం సహీయాంసం సహమానం సహోదితం సర్జితం గోజితం సంధనాజితం ఏజ్యన్నామక్వరింద్రమాయుష్మాన్ భూయాసం విశాసయం సహమానం సాసహానం సహీయాంసం సహమానం సహోజితం సర్జితం గోజితం సంధనాజితం ఏజ్యన్నామక్వరింద్రం ప్రియో దేవానాం భూయాసం విశాసహిం సహమానం సాసహానం సహీయాంసం సహమానం సహోజితం సర్జితం గోజితం సంధనాజితం ఏజ్యన్నామక్వరింద్రం ప్రియః ప్రజానాం భూయాసం విశాసయం సహర్వాణం సాసహానం సహీయాంసం సహర్వాణం సహోదితం సర్జితం గోజితం సంధనాజితం ఏజ్యన్నామక్వరింద్రం ప్రియః పశూనాం భూయాసం విశాసయం సహర్వాణం సాసహానం సహీయాంసం సహర్వాణం సహోదితం సర్జితం గోజితం సంధనాజితం ఏజన్నామక్వరింద్రం ప్రియశ్రమానాం భూయాసం ఉదేశ్యుదీర్యవర్చసామాభ్యుదీః ద్విషం శర్వ్యం వృద్ధ్యమాదాహం ద్విషదే ద్విష్ణో బహుధా వీర్యాణి తన్నః ప్రణేహి పదసర్విశ్వరోవరే స్వధారాం మాధేహి పరదేవ్యో మన్ ఉదేశ్యదేహిజవచ్చిష్టంత్యత్ర యత్వాశస్తిం దివమానుక్షరేదాం సమా మృడసుమతౌ దేశ్యామదవే ద్విష్ణాబుధా వీర్యాహారి వన్నః ప్రణేహి వసుధర్విశ్వరూపై సుధారాం మాదేహి వరదేభ్యో మన్ తన్నరేంద్రమహదేవౌ భాగాయాదర్థేభిః పరీపాహ్యక్తభిస్తవే ద్విష్ణాబుధా వీర్యాహారి తన్న ప్రణీహి మధుర్విశ్వరోపై సుధాయాహం మాదేవి బలమేవ్యోమన్ తన్న ఇంద్రోతిభిః శివాభిః సంతమోభవ ఆరోహం స్థితిమం నిరోధేణ సోమాదీకరే ప్రియథామాష్టాబుధాణి త్వన్న ప్రణీహి మధుర్విశ్వరూపై సుధాయాహం మాధేహి పరమేభ్యోమన్ త్వమింద్రాదివిశ్వరజిత్సర్వమిత్రోనభూతస్త్వమింద త్వమింద్రేమం సుభవం సురోమేరస్వరలోమతౌ దేశ్యామతవేష్ణాబుధావీర్యాణి వర్ణ ప్రణీహి మధుర్విశ్వరూపై సుధాయాహం మాధేహి పరమేభ్యోమన్ అలబ్ధో దివి పృథివ్యాత ఆపుర్మహిమానమంతరిక్షే అలబ్ధేన బ్రహ్మణావృధాన సత్వన్నాయంగిషర్మాయచ్చేష్ణోపుధావీర్యాణి త్వన్న ప్రణీహి మధుర్విశ్వరూపై స్థుధాయాం మాధేహి పరమేభ్యోమన్ యాతరింద్రతనోరప్సుజాపేథివ్యాయాంతరగ్నో యాతరింద్రమవమానే స్వర్విది యేంద్రతన్వా ఆంతరిక్షం వ్యాపితజాహారయింద్రతన్వా శర్మాగచ్చతవేద్యష్టోరపుధావీర్యాణి త్వన్న ప్రణీహి మధుర్విశ్వరోపై సుధాయాహం మాధేహి పరమేభ్యోమన్ ృష్ణోపుధావీర్యాణి త్వన్న ప్రణీహి మధుర్విశ్వరోపై సుధాయాం మాధేహి పరమేభ్యోమన్ తంత్రితం త్వం పర్యేషుత్సం సహస్రధారం విదథం స్వర్విదం తవేద్విష్ణోపుధావీర్యాణి వన్న ప్రణేహి మధుభర్విశ్వరోపై సుధాయాహం మాధేహి పరమేభ్యోమన్ త్వం రక్షసే ప్రతిశశ్చరస్రస్త్వం శోచిషానభాసి విభాసి త్వమిమా విశ్వాభువనానో తిష్ఠసరితస్య పంథామన్వేది విద్వాంస్తవేద్విష్ణోపుధావీర్యాణి త్వన్న ప్రణేహి మధుభర్విశ్వరోపై సుధాయాహం మాధేహి పరమేభ్యోమన్ పంచభిః పరాంతపస్యేకయార్వాంశస్తిమేషి సుదిరే బాధమానస్తవేద్విష్ణోపుధావీర్యాణి త్వన్న ప్రణీహి మధుర్విశ్వరూపై సుధాయాం మాధేహి పరమేభ్యోమన్ త్వమింద్రస్త్వం మహేంద్రస్త్వం లోకస్త్వం ప్రజాపతిః తుభ్యం యజ్ఞావితాయతే తుభ్యం జుహ్వతి జుహ్వదస్తవే విష్ణోబహుధావీర్యాణి త్వన్న ప్రణీహి మధుర్విశ్వరూపై సుధాయాం మాధేహి పరమేభ్యోమన్ అసతి సత్ప్రతిష్ఠితం సతి భూతం ప్రతిష్ఠితం భూతం భవ్య ఆహీతం భవ్యం భూతే ప్రతిష్ఠితం తవేద్విష్ణోబహుధావీర్యాణి త్వన్న ప్రణీహి మధుర్విశ్వరోపై సుధాయాహం మాధేహి పరమేభ్యోమన్ శుక్రోసిభ్రాజోసి సయతాత్వం భ్రాజతాభ్రాజోస్యేవాహం భ్రాజతాభ్రాజ్యాసం రుచిరసి రోజోసి సయతాత్వం రుచ్యారోచోస్యేవాహం వసుభిష్ట బ్రాహ్మణవర్చసేన చ రుచిరీయ ఉద్యజే నమ ఉదాయతే నమ ఉదీతాయ నమ విరాజే నమ స్వరాజే నమ సంరాజే నమ అస్తయ్యతే నమోస్తవేష్యతే నమోస్తవితాయ నమ విరాజే నమ స్వరాజే నమ సంరాజే నమ ఉదయరాజయమాదిత్యో విశ్వేన తపసా సహ సమగ్నాన్మయ్యం రంధజన్మాజాహం దేశతే రథంతవేద్విష్ణోపుధావీర్యాణి త్వన్న ప్రణీహి మధుర్విశ్వరూపై సుధాయాహం మాధేహి పరమేభ్యోమన్ ఆదిత్యేనామానుక్షశతారిత్రాం స్వస్తరే అహర్మాత్యవీవరోరాత్రిం సత్రాదీపాదయ సూర్యేణ వయమారుక్షశ్చ దారిద్రాం స్వస్తరే రాత్రిం మాత్యే వరోహస్తాదీపాదయ ప్రజాపరేణావృతో బ్రహ్మణా బ్రహ్మణాహం కశ్యపశ్చోతిషావర్చయ జగదష్టికృతవీర్యోయ సహస్రాజుసుకృతశ్చరేణ పరిహీర్లో బ్రహ్మణా బ్రహ్మణాహం కశ్యపశ్చోతిషావర్చయ మామా ప్రాపన్నిషయో దేవ్యాయ మామానుషీరవదృష్టావధాయ వినేన గుప్తరతుభిశ్చయ సర్వే భూతేన గుప్తో భవ్యేన చాహం మామా ప్రాపత్వాత్మావోదవృత్తిరంతర్గదేహం సలిలేన వాచ అగ్నిం మహాగోక్తా పరిపాత విశ్వత ఉద్యం సోర్యోరుదతాం మృత్యుపాశాన్ యుచ్ఛంతే రుణరః పర్వతా ధ్రువా సహస్రం ప్రాణామయ్యాయ దంతా ఇతి సప్తదశం కాండం సమాప్తం అథాష్టాదశం కాండం ఓం ఓజిసాయం సఖ్యావృత్రాం నిరః పురోచేదం నవంద్రగన్వాన్ పితుర్నపాదాధీరేధాధిక్షమీతరం నదే సఖా సఖ్యం వశ్చేతత్సలక్ష్మాయద్విషోరోపాభవాతి మహస్పుత్రాసో అసూరస్య వీరాధిపో ధత్తార ఉర్మియా పరిఖ్యన్ ఉశంతి ఘాతే అమృతాస ఏతదేయస్య నిత్య సమ్మత్యస్య నిదే మనోమనసిధాయి యస్మే జన్యపతిస్తన్వా ఆమావీవిశ్యా నయపురా చమాగద్ధరోనమృతం వదంతో అమృతం రపేమ గంధర్వో అప్సవ్యాచోషాసానో నాభిః పరమం జామితం నవో గర్భేణు నవో జిత దంపతీనర్దేవస్పృష్టాత విశ్వరూప నకీరస్ ప్రమీనం తివ్రతాని వేదనావస్ పృథివీ ఉదర్ధ్యవో ే ధురిగారితమీవతో భామినో ధృణాయోన్ ఆసన్నేషోన్స్వతోమయోభోన్యేణృత్సీవాద ప్రథమస్యాన్నకరీందదర్శయ ప్రవోచత్ బృహన్ మిత్రస్ వరుణస్ రామకదుర్ప్రవాహతో వీచ్యాన్ యమస్యమాయమ్యాంగామాగన్ సమానేయోనో సహశేయ్యాయేవ పద్యే తన్వం దృశ్యామిదృద్రేవ రచ్చేవ చక్రా నతిష్ఠంతి నిమిషం చేతే దేవానాం స్వర ఇహరేతరంతి అన్యేన మదాహరణో జాయితోయం తేన యురేహ రచ్చేవ చక్రా రాత్రీభిరస్మాదశేత్సూర్యశ్చ చక్షుర్మోరన్మీమీయాద్ దివా పృథివ్యామి సునాసబంధోయమీర్యమస్య విఘాతజామి ఆఘాతా గచ్చానుత్తరాజుగాని యత్ర జామయ కృణవన్న జామి ఉపవద్భిర్భాగ బాహుమన్యమిచ్చస్వసు భగేవతిమ్మద్ కిం భ్రాతా సత్యత నాథం భవాతి కిముస్మదాయం నిర్వేదం నిగచ్చాత్ కామమోతా బహ్వేతమామితం మామేతం మాం సంపి వృద్ధి నదే నాథం సమ్యక్తాహమస్మి నదే తనోం తన్మా సంపృచ్యా అన్యేన మత్ప్రముదః కల్పయస్వర్భ్రాతా సుభగేవశ్చేతత్ నవాభూతే తరోం తన్మా సంప్రవృత్యాం పాపమాహుర్యస్వసారం నిగచ్చాత్ అసంజలే తన్మనసో హృదో మే భ్రాతా స్వసుశ్చరీర వ్రతో వ్రతాశిజమానైవ తే మనోహృదయం చావిరామ అన్యాచిదత్వాం కక్షేమయుక్తం పరిష్వజాతైలిబోజేవ వృక్షాం అన్యభూషుయమ్యన్యభుత్వాం పరిష్వజాతైలిబోజేవ వృక్షాం తస్యవాత్తం మన ఇచ్ఛాసవాతవాధా కృణుష్ సంవితం సుభద్రా వీక్షందాహంసి కవచో విజయతిరే పురులోభం దర్శతం విశ్వలక్షణం ఆపో వాత ఓషధరస్తాన్యేకస్మిన్ భువనార్పితాని వృషా విష్ణే దుదుహే దోహ సాదివః పజాహంసి జహ్వో అదితే రథాభ్యః విశ్వం సవే దేవలో నో యథాధియాస నిర్జ్ఞిలో యజతి నిర్జ్ఞామృతో ప్రపద్గంధర్వీరవ్యాచోషణానదస్య నాదే పరిపాతు నో మనాః ఇష్టస్య మధ్యే అదీతిం నిధాతు నో భ్రాతారో జ్యేష్ఠ ప్రథమో విమోచతి సోచిన్ను భద్రాక్షుమతి యశస్వత్యుషా ఉవాస మనవే స్వర్వతి యదీ ముషంత ముషతామనుగ్రతో మగ్నిం హోతారం విదధాయ జీదనన్ అధత్యంతప్సం విభ్రం విచక్షణం యదాభారతిశిరశ్చేనో అభ్రరే యదీ విషో విషతే తస్మమారిదా అగ్నిం హోతారమధీర జాయత సదాశిరణ్వోజవాసే వపుష్యతే హోత్రాభిరగ్నే మనోషస్వధ్వరః విప్రశ్రమాయచ్చమానముఖ్యోజాసి భూరిభిః ఉదీరయమితరాః జారాభగమియక్షతి హర్యతో హృత్తరిష్యసి విభక్తిపన్ని స్వపశ్యతే మనస్తమిష్యతే అసూరో నిపతే మదీ యస్తే అగ్నే సుమతిం మత్తో అక్షత్సహస్వో అతిథ ప్రశంవే విషందధారో వహమానో అశ్వైరాద్యుమానమోషతిద్యోర్ సుధీరో అగ్నే సదే సదస్థే యుక్షారథమోదశ్రమిత్రం ఆనో వహ రోదశీ దేవపుత్రే మాగిర్దేవానామపభూరిహస్యాః యదగ్నదేశా సమీతిర్భవాది దేవీ దేవేషో యజతాయజత్రా రత్నాః చ యద్విభయాః చ స్వధావో భాగం నో అత్ర వసుమంతం వీరాత్ అన్మగ్నిరుషదామగ్రమక్షణం వహారి ప్రథమో జాతవేదాః అనుసూర్య ఉషసో అనురశ్మీరుణ్యావా పృథివీ ఆవీవేశ ప్రత్యగ్నిరుడతామంగ్రమక్ష ప్రత్యహారి ప్రథమో జాతవేదాః ప్రతిసూర్యస్య పురుధా చ రశ్మీం ప్రతిద్యావా పృథివీ ఆతదాన ద్యావాక్షామాః ప్రథమే ఋతేనాభిశ్రావే భవతః సత్యవాచాః దేవోయం మర్తాహ్యదాహారిణ్వంసేదద్ధోదా ప్రత్యాం సమసంయన్ దేవో దేవాన్ పరిభోర్హే నమహానోహవ్యం ప్రథమశ్చీకిత్వాన్ ధూమకేతుస్తమిషా భావిజీవో మంద్రోహోతాదిత్యో వాచాయీయాన్ అక్షాభిరాం వర్ధాజాపో ఘృతశ్నోద్యావా భూమి శృణుతం రోదీవే అహాయద్దేవాసో నీతిమాహిర్మద్భానో అత్ర పితరా శీతాం స్వామిద్దేవశ్యావృతం యదీ గోరతో జాతాసో ధారయంత ఉర్మీ విశ్వే దేవాను తత్తేర్దుర్దుహేరీయం ఘతం వాహ కిం సింహో రాజా జగృహే గతస్యాది వ్రతం జగ్రమాతో వివేద మిద్ధశ్చిద్భిష్మా జుహురాణో దేవాంఛలోకో న జాతానపి వాదో అస్తి దుర్మన్మత్యావృతస్య నామ సలక్ష్మాయద్దిశో రూపా భవాది యమస్య రోమనవతే సుమంతగ్నేతమిష్మాక్ష్య ప్రయుచ్ఛన్ యస్మిన్ దేవా విదథే వాదయంతే వివస్వతస్తదనే ధారయంతే సూర్యే జ్యోతిరదర్మాస్యాత్తోన్ పరిద్యోతలిం చరతో అజస్రా యస్మిన్ దేవా మన్మాని సంచరం చ వీక్షే నవయమస్య విద్మా మిత్రో నో అత్రాదీతిరనాగాత్ సవితా దేవో వరుణాయ వోచత్ సహాయాహి రామహే బ్రహ్మేంద్రాయ వజ్రే సుర ఓషుతమాదిష్ణవే శవసాయ పశ్యసి శ్రుతో వృత్రహత్యేన వృత్రహ మహేర్మహోను అతీశోరదాసతి స్తేగో నక్షామత్యేషు పృథివీం మహీరో వారాదిహవాన్ బభూవౌ మిత్రోనో అత్రహరుణో విద్యమానో అగ్నిర్వనేన వ్యసిష్టశోకం శ్రుతం గర్తసదం జనానాం రాజానం భీమోపహత్నుముగ్రహం ృాజనిత్రేనుగ్రస్తమానో అన్యమస్మత్తే నివపంతు సేన్యం సరస్వతీం దేవయంతో భవంతే సరస్వతీమధ్వరేతాయమానే సరస్వతీం సుకృతో భవంతే సరస్వతీరాశుదేవాల్యం దాత్ సరస్వతీం పితరో భవంతే దక్షిణాయజ్ఞమభిదక్షమానాః ఆసద్యాస్మిన్ వరిహిణీ మాదయద్ధవనమీవాయిష ఆధేయ్యస్మే సరస్వతి యదా సర్వం యజాథోక్తై స్వధాభిర్దేవి పితృభిర్మదంతి సహస్రాభిరమిరోత్ర భాగం రాజస్పోటం యజమానాయ ధేహి ఉదీరతమవరముత్తరా సవం మధ్యవాపితరః సౌమ్యాసాః అసంయీజురవృకార్తజ్ఞాస్తేనో వంతు పితరో హవేషు ఆహం విత్రేం సో విదత్తాహం అవిత్సినపాతం చ విక్రమాణం చ విష్ణాః బరిహిడతో జేష్మధయః సుతస్య భజంత విత్తస్త ఇహాజమిష్ఠాః ఇదం పితృభ్యో నమో అస్మద్యే పూర్వా సోదే అమరాసరీజః ే పార్థివైరజస్యానిషత్తాయేవానూనం సోమృగదాః సుభిక్షో పాతలీ కవ్యైర్యమో అంగీరోభిర్బృహస్పతిర్విక్పభిర్వావృధానః యాంశ్చ దేవా వధూయే చ దేవాంస్తేనో వంతు పితరో హవేషు స్వాదుష్ఠిలాయం మధూమాం ఉదాయం తే బ్రహ్కిలాయం ప్రసర్వాం ఉదాయం ఉదాం ఆశ్చపామివాం సమింద్రం నటశ్చనసహరాహరేషు పరే ఇవాంసం ప్రవతో మహీరీభ్య పంథా మనుపశ్మశానం వైవస్వతం సంగమానం జనానాం యమం రాజానం హరిషాః సపరియత యమో నో గాతుం ప్రథమో వివేదనైషా గమ్యో దేవభర్తనారు పూర్వే పితరః పరేతారేణ జ్ఞానా పచ్చాస్వాహ బరిహీడర పితరభూత్యాజగ్రమాజుషభ్రం తాగతావసాశంత మేనాథానశ్రయ్యోరవోదధాత ఆచారో దక్షిణేతోషద్యేతం నో హరిరభిగ్రీణంతు విశ్వే మాహిం శిష్టపితరకేన చిహ్నోయత్రుషాగరాష్టాదుమిత్రేవహతం క్రీణోతి తేనేదం విశ్వం భవనం సమేతి జమస్య మాతామహోజాయాస్వతోనాయ ప్రేహి ప్రేహి ప్రతిభిస్తూర్యాణైర్యేనాదే పూర్వే పితరః పరేతాః ఉభారాజానో స్వధయా వదంతౌ యమం పశ్యాసి వరుణం చ దేవం అపేతనీతర్పతాస్మాయేతం పితరో లోకమగ్రం అహోభిరద్భిరక్తుభిర్వ్యక్తం జమోదరదాత్వసానమస్మై ఉషంతస్తే ధీమ శ్రీరంత సమీ ధీమహి ఉషన్నో శతావరహ పిత్రేర్హరిషే అత్తవే ద్యుమంతస్తే ధీమహి ద్యుమంత సమీ ధీమహి ద్యుమాన్ ద్యుమతావరహ పిత్రేర్హరిషే అత్తవే అంగీరసోన పితరో నవద్వాధర్వాణోగవ సోమ్యాసాః ఏషాం వజం సోమతో యజ్ఞామీ భద్రే సోమనసే స్యామ అంగీరోభిర్యజ్ఞైరాజమైరూపైరిగమాయస్మ నిరస్వంతం భువేజః పితా తేస్మిన్ వరిహిష్యా నిషద్య ఇమయ్యమప్రస్తరమాహిరోహాంగీరోభిర్పితృభిస్తం విధానః ఆత్మంత్రవిషస్తావహంతే నారాజన్ హరిషో మాదయస్వ ఇదేతముదారోహన్ దివస్పృష్టాన్యారోహన్ ప్రభోర్జయో యథా యథా ద్యామంగీరసో యయోః.